పర్వ సమాప్తం. అరణ్యగేజ గానే మహానామ్ని పర్వ ప్రారంభ. Yeah. కరుణాం చేతన ప్రచేతయా ఏంద్ర యమ్నాయ ఇదేంద్ర యమ్నాయ అథేంద్ర యమ్నాయ ఇదేవాహి శక్రాయ వాయ సాయ సువేరియా ఆ రాజాపత్యం వై వామదేవ్యం ప్రజాపదామేవ ప్రతిష్టాయ తిష్ఠంతి పశవో వై వామదేవ్యం పశుశేవ ప్రతిష్టాయ తిష్ఠంతి శాంతిర్వై వామదేవ్యం శాంతావేవ ప్రతిష్టాయ తిష్ఠంతి ఓం శాంతి శాంతి శాంతి. అనేన అన్యోన్య సహజేన సామవేద సంహితాపారాజనేన భగవాన్ సర్వాత్మక తత్సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. యదక్షరపరం దృష్టం మాత్రాహీనం నిర్భవేత్. తత్సర్వం నమోస్తుమాత్రాని పద పాదాక్షరాణి చ న్యూనాదిచాతిరిక్తాని న్యూనాతిరిక్తం సర్వం సుగుణమస్తు ఓ